ఇరవై ఒక్క ఏకారరూప భా ఏకారరూప ఒకటి ఏకారః రూపం మంత్ర యవ సంజ్ఞాపకం యస్యః సా తథా ఓం ఏకారమః వి ఏకారము పంచదశి మంత్రమందలి ద్వితీయ సూచించును అట్టి ఏకారము స్వరూపముగా ఆమె ఏకారరూపాయని స్తుతింపబడుచున్నది. తొమ్మిది ఆ ఇవణములు సంయుక్తమైనచో ము ఏర్పడును ఆ ఈ వణములు శివశక్తి బోధక ఏ బీజము వలన శివశక్తి సామరస్యము వ్యంజితస్యని గ్రహింపవలెను. అరవై ఎనిమిది శంకర గ్రంథరత్నావళి.